Book 2 65 65 النفي 2 نيراكرنا 2 هل الخاتم غالي الثمن؟ چيتي بونغرم خريدينه دا؟ لا يكلف 100 يورو فقط. ليدو ديني دار كيبلم 100 يورو ماترمي. لكن معي 50 فقط. كاني ناود كيبلم 50 ماترمي وندي. هل صرت جاهز؟ نيدي اي بويندا؟ لا ليس بعد. ليدو ఇంకా అవ్వలేదు. లేకిన్ సఅజ్హజ్ హాలన్. కానీ తొందరలోనే నాది అయిపోతుంది. హల్ తురీద్ మజీదన్ మిన అష్-షురబా? మీకు ఇంకొంత సూప్ కావాలా? లా లా ఉరీద్ అక్థర్. వద్దు, నాకు ఇంక వద్దు. లేకిన్ ఐస్ క్రీమ్ ఆఖర్. కానీ ఇంకొక ఐస్ క్రీమ్. హల్ సార లక ముద్ద తవీల వంత తస్కున్ హునా? మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారా? లా సార లీ షహర్ వాహిద్. లేదు, కేవలం ఒక నెల మాత్రమే. వఖద్ సర్త్ ఆరిఫ్ అల్ కథీరీన్. కానీ నాకు ఇప్పటికీ చాలా మంది మనుషులతో పరిచయం ఉంది. హల్ తుసాఫిర్ గదన్ ఇలా దారుకుం? మీరు రేపు ఇంటికి వెళ్తున్నారా? లా ఫఖత్ ఫీ అల్ ఉత్ల అల్ అస్బుయ్య. లేదు, కేవలం వారాంతంలోనే. వలాకిన్నీ సఅర్జా యోమ్ అల్ అహద్. కానీ నేను ఆదివారం వెనక్కి వచ్చేస్తాను. హల్ ఖద్ బలగత్ అబ్నతక్ సిన్ అల్ రషద్? మీ కూతురు పెద్దదైపోయిందా? లా హియ అల్ ఆన్ బలగత్ అల్ సాబిఅ అషర్. లేదు, దానికి కేవలం 17. వలాకిన్ ఖద్ సార లహా సదీక్. కానీ దానికి ఇప్పటికే ఒక స్నేహితుడు ఉన్నాడు. అర్రజాఉ అల్-ధిహాబ్ ఇలా www.book2.de లిముతాలఅతిల్ కుతుబ్ మఅ ద్రుస్ అస్-సౌతియ్యా.